ఏకాకారం కలిం దృష్ట్వా సారవత్ సారనీరసం విష్ణురాత స్థాపితవాన్ కలిజానాం సుఖాయ చ. విష్ణురాత సారనీరసం కలిం ఏకాకారం దృష్ట్వా కలిజానాం సుఖాయ చ సారవత్ స్థాపితవాన్ ఇత్యన్వయః. విష్ణురాతో నామ పరీక్షిత్, సహ సారనీరసం కలిం దృష్ట్వా సారేషు నీరస సారనీరస సర్వేషు సారేషు నీరస యథా కథా తీర్థ తపోధ్యాన వస్తు సారేషు నీరస స కలి తం దృష్ట్వా కీదృశం దృష్ట్వా ఏకాకారం దృష్ట్వా ఏకాకారం ఇది క్రియావిశేషణం, దృష్ట్వా ఇది క్రియాం విశేషేది. ఏ ఆకార నామ అంగచేష్ట, ఏకా ఏవ అంగచేష్టా యథా భవతి తథా కలిం దృష్ట్వా కలిం స్థాపితవాన్. కీదృశం స్థాపితవాన్? సారవద్ స్థాపితవాన్. సారవిది ఇత్యపి క్రియావిశేషణం. స్థాపితవాన్ ఇది స్థాపనక్రియాం విశేషయతి. సారైహి సహ యథా భవతి తథా సారవత్ తథా స్థాపితవాన్ ఇత్యర్థః. కిమర్థం స్థాపితవాన్? కలిజానాం కలికాలే జాతానాం మనుష్యాణాం సుఖాయ చ స్థాపితవాన్. అర్థాత్ సహ పరీక్షిత్ సారేషు నీరసం కలిం అపశ్యత్, ఏకయా అంగచేష్టయా అపశ్యత్. తతఃపరం సర్వై సారై సహ అత్ర స్థాపయామాస. కిమర్థం స్థాపయామాసేతి చేత్ కలికాలే జాతానాం మనుష్యాణాం సుఖాయ అత్ర స్థాపయామాస. కై సారై సహ స్థాపయామాసేతి అధునా వక్ష్యతే.